ఒక్కొక్క కొన్న కొన్న కోలాటకే తోడే రాన. ఆ కొండలో ఉంది కోనా. జాజుల్లోన సయ్యాటలో నేనే జాన. ఆ కోన అందాలలోన కైపెక్కే కంటి పాపమ్మ కాడా వాలిందిలే నా పిట్టరం పంపం. కొన్న కొన్న కోలాటకే తోడే రాన. ఆ కొండలోది కోన జజజజజజలోన సయ్యాటలో నిన్నే జాన. ఆ కోన అందాలలోన చిలక చేయేస్తే రేగింది శృంగార జింక. గిల్లేస్తే పుట్టాల గీతాలెన్నో అందాలెన్నో. నిద్దట్లో లేడైనా లేవాలమ్మో. వెల్కమ్ సొగసుకు నా స్వాగతం. లవ్ చేయి చక చక లకి వెట్టలు. కొన్న కొన్న కోలాటకే తోడే రాన. ఆ కొండలో ఉంది కోన జజజజజజజుల్లోన సయ్యాటలో నేనే జాన. ఆ కోన అందాలలోన. ఆడింది కృష్ణ నీ దోరా దోపిళ్ళు కావాలెన్నో. సాయంత్ర రూపాలు ముట్టాలమ్మో. కొన్న కొన్న కోలాటకే తోడే రాన. ఆ కొండలోది కొన్న జజజజజజుల్లోన సయ్యాటలో నిన్నే జాన. ఆ కోన అందాలలోన కైతక్కలాడి పిక్కమ్మ కాడా కైపెక్కే కంటి పాపమ్మ కాడా వాలిందిలే నా పిట్టర్రం పంపపం. కొన్న కొన్న కోలాటకే తోడే రాన. ఆ కొండలో ఉంది కొన్న జజజజజజుల్లోన సయ్యాటలో నేనే జాన. ఆ కోన అందాలలోనా.